అథ చతుర్థకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. రశ్మిరస్య రశ్మిరశ్మిరక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక ప్రేతిరసి ప్రేతిరసి ప్రేతి ప్రేతిరసి ధర్మాజ ధర్మాజాసి ప్రేతి ప్రేతిరసి ధర్మాజాయ ధర్మాజాస్యసి ధర్మాయత్వా ధర్మాజాస్యసి ధర్మాయత్వా ధర్మాయ ధర్మాయ ధర్మం ధర్మం ధర్మాయ ధర్మాయ ధర్మం ధర్మం ధర్మం ధర్మం జన్మ జన్మ ధర్మం ధర్మం జన్మ ధర్మం జన్మ జన్మ ధర్మం ధర్మం జన్వాన్ విదిరం విదర్జన్మ ధర్మం ధర్మం జన్వాన్ విది జన్వాన్ విదిరం విదర్జన్మ జన్వాన్ విదిరస్యస్యన్ విదర్జన్మ జన్వాన్ విదిరసి విదిరస్యస్యన్ విదిరం విదిరసి దివేస్యన్ విదిరం విదిరసి దివే విదిరిత్యనో దివే దివేస్యసి త్వా దివే దివే ద్వాదివం దివం త్వా దివే దివే ద్వాదివం ద్వాదివం జన్వజన్వజివం జన్వ జన్మ దివం దివం జన్మ సంధి సంధిర్జన్మ దివం దివం జన్మ సంధి సంధిర్జన్వజన్మ సంధిరస్యసి సంధిర్జన్మజన్మ సంధిరసి సంధిరస్యసింధిస్సంధిరస్యంతరిక్షాయాంతరిక్షాయాసి సంధిరస్యంతరిక్షాయాంతరిక్షాయాంతరిక్షాయాంతరిక్షాయాంతరిక్షాయాంతరిక్షాంతరిక్షాంతరిక్షం జన్మజన్వాంతరిక్షం ద్వాంతరిక్షం జన్మ అంతరిక్షం జన్మజన్వాంతరిక్షమంతరిక్షం జన్మ ప్రతిభర్జన్ వాంతరిక్షమంతరిక్షం జన్మ ప్రతిభ ప్రతిభిః ప్రతిభర్జన్మ జన్మ ప్రతిభిరస్యసి ప్రతిభర్జన్మ జన్మ ప్రతిభిరసి ప్రతిభిరస్యసి ప్రతిభిః ప్రతిభిరసి పృథివ్యై పృథివ్యా అసి ప్రతిభిః ప్రతిభిరసి పృథివ్యై ప్రతిభిరిది పృథివ్యై పృథివ్యా అస్యసి పృథివ్యై త్వా పృథివ్యా అస్యసి పృథివ్యై పృథివ్యై త్వా పృథివ్యై పృథివ్యై పృథివ్యై త్వా పృథివీ రాత్రియా అస్య నువా నువాసి రాత్రి అనువేద్యనో వా రాత్రియే రాత్రియా అశ్విరాత్రియై రాత్రియా అశ్విరాత్రియై రాత్రియై రాత్రియై రాత్రియై రాత్రిగం రాత్రిం రాత్రియై రాత్రియై రాత్రిం రాత్రిగం రాత్రిం రాత్రిం జన్మ జన్మ రాత్రిం రాత్రిం జన్మ రాత్రిం జన్మ జన్మ రాత్రిగం రాత్రిం జన్మోషిగు జన్మ రాత్రిగం రాత్రిం జన్మోషక ఓషిగు జన్మ జన్మోషిగస్యుషిగ్ జన్మ జన్మోషిగసి జన్మ ప్రకేత ప్రకేతో జన్మవసో నవసో జన్మ ప్రకేత ప్రకేత ప్రకేతో జన్మ జన్మ ప్రకేతో ప్రకేతో జన్మ జన్మ ప్రకేతో ప్రకేత ప్రకేతో రుద్రేభ్యో రుద్రేభ్యో ప్రకేత ప్రకేతో రుద్రేభ్యేత ఇది ప్రాకేత రుద్రేభ్యో రుద్రేభ్యో రుద్రేభ్య స్వాత్వా రుద్రేభ్యో రుద్రేభ్య స్వాభ్య స్వాత్వా రుద్రేభ్యో రుద్రేభ్య స్వా రుద్రాన్ రుద్రాన్ వా రుద్రేభ్యో రుద్రేభ్య స్వా రుద్రాన్ జన్మ జన్మ రుద్రాన్ రుద్రాన్ జన్మ జన్మ జన్మ రుద్రాన్ రుద్రాన్ జన్మ సుధీతి సుధీతిర్జన్మ రుద్రాన్ రుద్రాన్ జన్మ సుధీతి సుధీతిర్జన్మ జన్మ సుధీతిరస్యసి సుధీతిర్జన్మ జన్మ సుధీతిరసి సుధీతిరస్యసి సుధీతి సుధీతిరస్యాదిత్యేభ్య ఆదిత్యేభ్యోసి సుధీతి సుధీతిరస్యాదిత్యేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యోస్యాదిత్యేభ్య స్వాత్వాదిత్యేభ్యోస్యాదిత్యేభ్య స్వాదిత్యేభ్య స్వాత్వాదిత్యేభ్య ఆదిత్యేభ్య స్వాదిత్యానాదిత్యాన్ వాదిత్యేభ్య ఆదిత్యేభ్య స్వాదిత్యాదిత్యానాదిత్యాన్ వాదిత్యాన్ జన్మ జన్మాదిత్యాన్ వాదిత్యాన్ జన్మ ఆదిత్యాన్ జన్మ జన్మాదిత్యానాదిత్యాన్ జన్మౌజ ఓజో జన్మాదిత్యానాదిత్యాన్ జన్మౌజ జన్మౌజ ఓజో జన్మ జన్మౌజోస్యోజో జన్మ జన్మౌజోజోస్యోజ ఓజోసి పితృభ్య పితృభ్యోస్యోజ ఓజోసి పితృభ్య పితృభ్య పితృభ్యోస్యసి పితృభ్య స్వాత్వా పితృభ్యోస్యసి పితృభ్య స్వాభ్య స్వాత్వా పితృభ్య పితృభ్య స్వా పితృన్ పితృ కృత్వా పితృభ్య పితృభ్య స్వా పితృ పితృభ్య ఇది పితృభ్యన్ పితృ కృత్వాత్వా పితృన్ జన్మ జన్మ పితృ కృత్వాత్వా పితృన్ జన్మ జన్మ జన్మ పితృన్ పితృన్ జన్మ తంతుస్తంతుర్జన్మ పితృన్ పితృన్ జన్మ తంతు తంతుస్తంతుర్జన్మ జన్మ తంతురస్సి తంతుర్జన్మ జన్మ తంతురసి తంతురస్తంతురసి ప్రజాభ్య ప్రజాభ్యో తంతుస్తంతురసి ప్రజాభ్య ప్రజాభ్య ప్రజాభ్యోస్థితి ప్రజాభ్య స్వాత్వా ప్రజాభ్యోస్థితి ప్రజాభ్య స్వాభ్య స్వాత్వా ప్రజాభ్య ప్రజాభ్య స్వా ప్రజా ప్రజా స్వా ప్రజాభ్య ప్రజాభ్య స్వా ప్రజాభ్య ఇది ప్రజాభ్య ప్రజా ప్రజా స్వాత్వా ప్రజా జన్మ జన్మ ప్రజా స్వాత్వా ప్రజా జన్మ జన్మ జన్మ ప్రజా ప్రజా జన్మ ప్రథమాషాట్ ప్రథమాషాట్ జన్మ ప్రజా ప్రజా జన్మ ప్రథమాషాట్ ప్రజాషాట్ ప్రథమాషాట్ జన్మ జన్మ ప్రథమాషాడస్య ప్రథమాషాట్ జన్మ జన్మ ప్రథమాషాడసి ప్రథమాషాడస్య ప్రథనాషాట్ ప్రథనాషాడసి పశుభ్య పశుభ్యోసి ప్రథనాషాట్ ప్రథనాషాడసి పశుభ్యుభ్య పశుభ్యోస్యసి పశుభ్య స్వాత్వా పశుభ్యోస్యసి పశుభ్య స్వాత్వా పశుభ్య పశుభ్య స్వా పశోన్ పశోన్ త్వా పశుభ్య పశుభ్య స్వా పశో పశోన్ పశోన్ త్వా పశోన్ జన్మ జన్మ పశోన్ త్వా పశోన్ జన్మ జన్మ జన్మ పశోన్ పశోన్ జన్మ రేవద్రేవజన్మ పశోన్ పశోన్ జన్మ రేవద్రేవజన్మ జన్మ రేవదస్యసి రేవజన్మ జన్మ రేవదసి రేవదస్యసి రేవద్రేవదస్యోషధీభ్య ఓషధీభ్యోసి రేవద్రేవదస్యోషధీభ్యోషధీభ్య ఓషధేభ్యోస్యోషధేభ్య స్వాత్మౌషధేభ్యోస్యోషధేభ్య స్వాషధీభ్య స్వాత్మౌషధీభ్య ఓషధీభ్యస్తోషధీరోషధీ స్వౌషధీభ్య ఓషధీభ్యస్తోషధీ నిరోహ నిరోహ రుద్రా దిగ్ రుద్రాస్తే రుద్రా దిగ్ రుద్రాస్తే దేవాస్తే తే రుద్రా రుద్రాస్తే దేవా దేవాస్తే రుద్రా రుద్రాస్తే దేవా దేవా దేవాస్తే తే దేవాధిపతయోధిపతయో దేవాస్తే తే దేవాధిపతయః దేవా అధిపతయోధిపతయో దేవా దేవా అధిపతయ ఇంద్ర ఇంద్రోధిపతయో దేవా దేవా అధిపతయ ఇంద్రః అధిపతయ ఇంద్ర ఇంద్రోధిపతయోధిపతయ ఇంద్రో హే దీనా గుహే దీనామింద్రోధిపతయోధిపతయ ఇంద్రో హే దీనా అధిపతయ ఇత్యాదే పతయః హే దీనా గుహే దీనామింద్ర ఇంద్రో హే దీనాం ప్రతిధర్త ప్రతిధర్త హే దీనామింద్ర ఇంద్రో హే దీనాం ప్రతిధర్త హే దీనాం ప్రతిధర్త ప్రతిధర్త హే దీనా గుహే దీనాం ప్రతిధర్త పంచదశ పంచదశ ప్రతిధర్త హే దీనా గుహే దీనాం ప్రతిధర్త పంచదశ పంచదశ పంచదశ ప్రతిధర్త ప్రతిధర్త పంచదశ స్వాత్ పంచదశ ప్రతిధర్త ప్రతిధర్త పంచదశ స్వాతిధర్తేతి ప్రతిధర్త పంచదశ పంచదశ స్వాస్తోమస్తోమస్త్వ పంచదశ పంచదశ స్వాస్తోమ పంచదశ ఇతి పంచదశ స్తోమస్తోమస్త్వాస్తోమః పృథివ్యాం పృథివ్యాగుస్తోమస్త్వాస్తోమః పృథివ్యా పృథివ్యాం పృథివ్యాగుస్తోమస్తోమః పృథివ్యాగుశ్రయతు శ్రయతు పృథివ్యాగుస్తోమస్తోమః పృథివ్యాగుశ్రయతు పృథివ్యాగుశ్రయతు శ్రయతు పృథివ్యాం పృథివ్యాగుశ్రయతు ప్రఉగం ప్రఉగగ్గుశ్రయతు పృథివ్యాం పృథివ్యాగుశ్రయతు ప్రఉగం శ్రయతు ప్రఉగం ప్రఉగగ్గుశ్రయతు శ్రయతు ప్రఉగముఖముఖం ప్రఉగగ్గుశ్రయతు శ్రయతు ప్రఉగముఖం ప్రఉగముఖముఖం ప్రఉగం ప్రఉగముఖమవ్యథయద వ్యథయదుఃఖం ప్రఉగం ప్రఉగముఖమవ్యథయత్ ఖమవ్యథయద పృథివ్యాగుశ్రయతు పృథివ్యాగుశ్రయతు మరుత్తదీయం మరుత్తదీయగ్గుశ్రయతు పృథివ్యా పృథివ్యాం పృథివ్యాశ్రయమరుత్వీయం శ్రయమరుత్వీయం మరుత్వీయగ్గుశ్రయదు శ్రయమరుత్వీయముఖముఖం మరుత్వీయగ్గుశ్రయదు శ్రయమరుత్వీయముఖం మరుత్వీయముఖం మరుత్వీయముఖమవ్యథయద్యథయదుఃఖం మరుత్వీయం మరుత్వీయముఖమవ్యథయద్యథయదుఃఖముఖమవ్యథయత్స్తభ్నాదుస్తభ్నాత్వ్యథయదుఃఖముఖమవ్యథయత్స్తభ్నాదు వై రూపం వై రూపగ్రస్తభ్నాత్వ్యథయద్యథయత్స్తభ్నాదు వై రూపం మధ్నాదు వై రూపం వై రూపగ్రస్తభ్నాదుస్తభ్నాదు వై రూపం సామ సామ వై రూపగ్రస్తభ్నాదుస్తభ్నాదు వై రూపం సామ రూపం సామ సామ వై రూపం వై రూపం సామ ప్రతిష్ఠిత్యై సామ వై రూపం వై రూపం సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యై స్వరాట్ స్వరాట్ ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యై స్వరాట్ స్వరాట్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై స్వరాడస్య స్వరాట్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై స్వరాడస్య ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై స్వరాడస్య స్వరాట్ స్వరాడస్యుదీచ్యతి స్వరాట్ స్వరాడస్యుదీచి స్వరాడితి స్వాదీచ్యుదీచ్యస్యుదీచి దిగ్విగుదీచ్యస్యుదీచి దిగుదీచ్యుదీచి దిగ్విశ్వే విశ్వే దిగుదీచ్యుదీచి దిగ్విశ్వే విశ్వే విశ్వే దిగ్విగ్విశ్వే దే విశ్వే దిగ్విగ్విశ్వే దే విశ్వే విశ్వే తే దేవా దేవాస్తే విశ్వే విశ్వే తే దేవా బృహతి దిగ్బృహతే బృహతి దిమరుతో మరుతో దిగ్బృహతి ప్రథమజా దేవేషు దివో దివో దేవేషు ప్రథమజా ప్రథమజా దేవేషు దివః ప్రథమజా ఇది ప్రథమా జా దేవేషు దివో దివో దేవే దేవేషు దేవేషు దివో మాత్రయా మాత్రయా దివో దేవేషు దేవేషు దివో మాత్రయా మాత్రయా మాత్రయా దివో దివో మాత్రయా వరిణావరిణా మాత్రయా దివో దివో మాత్రయా వరిణా మాత్రయా వరిణావరిణా మాత్రయా మాత్రయా వరిణా ప్రసంతు ప్రసంతు వరిణా మాత్రయా మాత్రయా వరిణా ప్రసంతు వరిణా ప్రసంతు ప్రసంతు వరిణా వరిణా ప్రసంతు విధర్తా విధర్తా ప్రసంతు వరిణా వరిణా ప్రసంతు విధర్తా విధర్తా విధర్తా ప్రసంతు ప్రసంతు విధర్తా చిత విధర్తా ప్రసంతు ప్రసంతు విధర్తా చిత విధర్తా విధర్తా చాయమయం చ విధర్తా విధర్తా చాయం చాయమయం చాయమధిపతిరధిపతిరయం చాయమధిపతి చతేర్వే రక్షాకోతి రక్షాకోతి హేతిర్యా దుధానా హేతి రక్షాకోతి దుధానా ఇది యా

లోచంతీచాప్సరసావప్సరసౌ చానుం లోచంజనం లోచంతీ చాప్సరసౌ చాప్సరసౌ సర్పా సర్పా అప్సరసౌ చాప్సరసౌ సర్పా పూర్వజిత్తిశ్చ పూర్వజిత్తిశ్చ పూర్వజిత్తిశ్చ పూర్వజిత్తిశ్చ

పరిభూమతేం పరిభూమతేం ప్రభూమతేం ప్రభూమతేం పరిభూమతేం దివం దివం పరిభూమతేం ప్రభూమతేం ప్రభూమతేం పరిభూమతేం దివం ప్రభూమతీమితి ప్రభూమతి పరిభూమతేం దివం దివం పరిభూమతేం పరిభూమతేం దివం యచ్చ దివం పరిభూమతేం పరిభూమతేం దివం యచ్చ పరిభూమతీమితి పరిభూమతి సంవరణాది సంవరణాది సంవరణాది జిహ్వామగ్నే అగ్నే జిహ్వాగుంసు వర్షాగుంసు వర్షాన్ జిహ్వామగ్నే వర్షామితి సువహ సా సువామగ్నే అగ్నే జిహ్వాజిహ్వామగ్నేజుకృషేజుకృషేరగ్నేజిహ్వాజిహ్వామగ్నేజుకృషే ప్రతిఫలం అగ్నిరగ్ని

అగ్నిమగ్నిం వో అగ్నిం నమసా నమసా అగ్నిమగ్నిం నమసోర్జ ఊర్జో నమసా అగ్నిమగ్ని ఈశాన సహస ఈశానో గోమత గోమత ఈశాన గోమత ఈశాన సహస ఈశాన ఈశాన సహసోయో సహస ఈశాన ఈశాన సహసోయో అస్మేధే జాతవేదో జాతవేదోధే జాతవేదో జాతవేదో ధేహి జాతవేదో మహిమహి జాతవేదో ధేహి జాతవేదో మహి జాతవేదో మహిమహి జాతవేదో జాతవేదో మహిశ్రవ శ్రవో మహి జాతవేదో జాతవేదో మహిశ్రవ జాతవేద ఇది జాత వేద మహిశ్రవ శ్రవో మహిమహిశ్రవ ఇది శ్రవ ఇధాన ఇధానస్త ఇధానో వసుర్వసు ఇధానస్త ఇధానో వసు ధానో వసుర్వసు ఇధాన ఇధానో వసుష్కవి కవిర్వసుధాన ఇధానో వసుష్కవి వసుష్కవి కవిర్వసుర్వసుష్కవిరగ్నిరగ్ని కవిర్వసుర్వసుష్కవిరగ్ని కవిరగ్నిరగ్ని కవి కవిరగ్నిరేణ్యో అగ్ని కవి కవిరగ్నిరీడేణ్య అగ్నిరీడేణ్య ఈడేణ్యో అగ్నిరగ్నిరీడేణ్యో గిరా గిరేణ్యో అగ్నిరగ్నిరీడేణ్యో గిరాణ్యో గిరా గిరేణ్య ఈడేణ్యో గిరా గిరాస్మభ్యమస్మభ్యగో రేవత్రేవదస్మభ్యం పుర్వణైక పుర్వణైకాస్మభ్యగో రేవత్రేవదస్మభ్యం పుర్వణైకాస్మభ్యం పుర్వణైక పుర్వణైకాస్మభ్యమస్మభ్యం పుర్వణైక దీదిహి దీదిహి పుర్వణైకాస్మభ్యమస్మభ్యం పుర్వణైక దీదిహి అస్మభ్యమిత్యస్మభ్యం పుర్వణైక దీదిహి దీదిహి పుర్వణైక పుర్వణైక దీదిహి పుర్వణీకేతి పురో అనేక క్షపో రాజన్ రాజన్ క్షప క్షపో రాజన్ నతోదరాజన్ క్షప క్షపో రాజన్ నుత రాజన్ నుతోత రాజన్ రాజన్ నుతత్మనాత్మనోత రాజన్ రాజన్ నుతత్మనాత్మనోతో తత్మనాగ్నేత్మనోతో తత్మనాగ్నేత్మనాత్మనాగ్నే వస్తో వస్తోరగ్నేత్మనాత్మనాగ్నే వస్తో రుతోదవస్తోరగ్నేవస్తోరుతోషస ఉషస ఉషవస్తోర్వస్తోరుతోషస ఉషస ఉషస ఉతోదోషస రక్షసో రక్షస తిగ్మజంభ రక్షసో రక్షస తిగ్మజంభ రక్షసో రక్షస తిగ్మజంభ రక్షసో రక్షస తిగ్మజంభ రక్షసో దహ దహ రక్షస తిగ్మజంభ రక్షసో దహ జంభేతి దిగ్మ రక్షసో దహ రక్షసో రక్షసో దహ ప్రతి దహ రక్షసో రక్షసో దహ ప్రతి దహ ప్రతి దహ ప్రతి ధీమహి ధీమహ్యగ్నే తే అగ్న ఇధీమహి అగ్న ఇధీమహి ధీమహి యజ్ఞే అగ్న ఇధీమహి ధ్యమంతం ధ్యమంతమిధీమహ్యగ్నే అగ్న ఇధీమహి ధ్యమంతం స్తోతృభ్య ఇషమిషగ్ స్తోతృభ్య ఆభర భరా స్తోతృభ్య స్తోతృభ్య ఆభరా స్తోతృభ్య ఇతి స్తోతృభ్య ఆభర భరా భరా రేతి భరా తే అగ్నే అగ్నే తే అగ్నే అగ్నే అగ్నే తేతే అగ్నర్చాగ్నే తేతే అగ్నర్చాగ్నే అగ్నరుచా హవిర్ హవిర్రుచాగ్నే అగ్నరుచా హవి హవిర్ హవిర్రుచర్చా హవిశుక్రస్య శుక్రస్య హవిర్రుచర్చా హవిశుక్రస్య హవిశుక్రస్య శుక్రస్య హవిర్ హవిశుక్రస్య జ్యోతిషో జ్యోతిష శుక్రస్య హవిర్ హవిశుక్రస్య జ్యోతిష శుక్రస్య జ్యోతిషో జ్యోతిష శుక్రస్య శుక్రస్య జ్యోతిషస్పతే పదే జ్యోతిష శుక్రస్య శుక్రస్య జ్యోతిషస్పతే జ్యోతిషస్పతే పదే జ్యోతిషో జ్యోతిషస్పతే ఇది పదే దృశ్యంద్రదస్మదస్మదృశ్యంద్ర దృశ్యంద్రదస్మ విష్పతే విష్పతే దృశ్యంద్ర సృష్ట్యంద్ర దస్మ విష్పతే చంద్రేతి సూచంద్ర విష్పతే విష్పతే దస్మదస్మ విష్పతే హవ్యవాడ్ విష్పతే దస్మదస్మ విష్పతే హవ్యవాష్పతే హవ్యవాడ్ విష్పతే విష్పతే హవ్యవాభ్యం దుభ్యగో హవ్యవాడ్ విష్పతే విష్పతే హవ్యవాభ్యం హవ్యవాభ్యం దుభ్యగో హవ్యవాడ్భ్యవాభ్యగో హూయతే హూయతే దుభ్యగో హవ్యవాభ్యవాభ్యగో హూయతే హవ్యవాడితి హవ్యవాడ్భ్యగో హూయతే హూయతే దుభ్యం దుభ్యగో హూయత ఇషమిషగో హూయతే దుభ్యం దుభ్యగో హూయత ఇషం హూయత ఇషమిషగో హూయతే హూయత ఇషగ్స్తోతృభ్య స్తోతృభ్య ఇషగో స్తోతృభ్య స్తోతృభ్య ఇషమిషగ్ స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్య ఆభర భరా స్తోతృభ్య స్తోతృభ్య ఆభర స్తోతృభ్య ఇది స్తోతృభ్య ఆభర భరా భరా భరేతి భర సుశ్చంద్ర సుశ్చంద్రోభే ఉభే సుశ్చంద్ర సర్పిష సర్పిష సుశ్చంద్రోభే ఉభే సుశ్చంద్ర సర్పిష ఉభే ఇత్యుభే చంద్ర సర్పిష సర్పిష సుశ్చంద్ర సుశ్చంద్ర సర్పిషోధర్వీ ధర్వీ సర్పిష సుశ్చంద్ర సుశ్చంద్ర సర్పిషోధర్వీ చంద్రేతి సుచంద్ర సర్పిషోధర్వీ ధర్వీ సర్పిష సర్పిషోధర్వీ శ్రీణీషే శ్రీణీషే ధర్వీ సర్పిష సర్పిషోధర్వీ శ్రీణీషే శ్రీణీషే శ్రీణీషే దర్వీ దర్వీ శ్రీణీష ఆసన్యాసని శ్రీణీషే దర్వీ దర్వీ శ్రీణీష ఆసని దర్వీ ఇది దర్వీ శ్రీణీష ఆసన్యాసని శ్రీణీషే శ్రీణీష ఆసని ఆసనీత్యాసని ఉదో న ఉతో ఉదో న ఉదున్న ఉతో ఉతో న ఉదుతో ఇత్యుతో న ఉదున్న న ఉత్పుకూర్యా పుపూర్యా ఉన్న న ఉత్పుకూర్యా పుపూర్యా పుపూర్యా ఉదుత్పూర్యా ఉక్షేషు ఉక్షేషు పుపూర్యా ఉదుత్పూర్యా ఉక్షేషు పుపూర్యా ఉక్షేషు ఉక్షేషు పుపూర్యా పుపూర్యా ఉక్షేషు శవస శవస ఉక్షేషు పుపూర్యా పుపూర్యా ఉక్షేషు శవస ఉక్షేషు శవస శవస ఉక్షేషు ఉక్షేషు శవసస్పతే పదే శవస ఉక్షేషు ఉక్షేషు శవసస్పతే శవసస్పతే పదే శవస శవసస్పద ఇషమిషం పదే శవస శవసస్పద ఇషం అత ఇషమిషం పదే పద ఇషగ్గు స్తోతృభ్య స్తోతృభ్య ఇషం పదే పద ఇషగ్గు స్తోతృభ్య ఇషగ్గు స్తోతృభ్య స్తోతృభ్య ఇషమిషగ్గు స్తోతృభ్య స్తోతృభ్య ఇషమిషగ్గు స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్య ఆభర భరా స్తోతృభ్య స్తోతృభ్య ఆభరా స్తోతృభ్య ఇది స్తోతృభ్య ఆభర భరా భరా రేతి భర అగ్నేతంతమగ్నే జ్ఞేతమద్యాద్యతమగ్నే జ్ఞేతమద్యా మద్యాద్యదంతమద్యాశ్వమశ్వమద్యదంతమద్యాశ్వం మద్యాశ్వమశ్వమద్యాద్యాశ్వన్ననాశ్వమద్యాద్యాశ్వన్నాశ్వన్ననాశ్వమశ్వన్న స్తోమయీ స్తోమైర్నాశ్వమశ్వన్న స్తోమయీ స్తోమైర్నన స్తోమయి క్రతుం క్రతుగ్గు స్తోమైర్నన స్తోమయి క్రతుం స్తోమయి క్రతుం కృతుగ్గు స్తోమయీ స్తోమయి క్రతుం నన కృతుగ్గు స్తోమయి స్తోమయి క్రతుం క్రతున్నన క్రతుం క్రతున్న భద్రం భద్రం న క్రతుం క్రతున్న భద్రం భద్రం భద్రం నన భద్రగం హృది స్పృశగో హృది స్పృశం భద్రం నన భద్రగం హృది స్పృశం భద్రగో హృది స్పృశగో హృది స్పృశం భద్రం భద్రగో హృది స్పృశం స్పృశమితి హృది స్పృశం మధ్యామాతేతరుధ్యామర్ధ్యామాత ఓహైరోహైస్తరుధ్యామర్ధ్యామాత ఓహైరోహైస్తేత ఓహై ఓహైరిత్యోహై అగ్నే క్రతోరగ్నే క్రతోరగ్నే అగ్నే క్రతోర్భద్రస్య భద్రస్య క్రతోరగ్నే అగ్నే క్రతోర్భద్రస్య భద్రస్య క్రతో క్రతోర్భద్రస్య దక్షస్య దక్షస్య భద్రస్య క్రతో క్రతోర్భద్రస్య దక్షస్య దక్షస్య దక్షస్య భద్రస్య భద్రస్య దక్షస్య సాధో సాధోర్దక్షస్య భద్రస్య భద్రస్య దక్షస్య సాధో దక్షస్య సాధో సాధోర్దక్షస్య దక్షస్య సాధో సాధోరితి సాధో రథీరథస్య రథీ రథీరథస్య బృహతో బృహత రథస్య రథీ రథీరథస్య బృహత బృహతో బృహత రథస్య బృహతో బభూత బభూత బృహత రథస్య బృహతో బభూత బృహతో బభూత బభూత బృహతో బృహతో బభూత బభూతేతి బభూత ఆభిష్టేన ఆభిరాభిష్ట అద్యాద్యత ఆభిరాభిష్టే అద్యాద్యతే అద్య గీర్భిర్గీర్భిరద్యతే అద్య గీర్భిః గీర్భిర్గీర్భిరద్యాద్య గీర్భిర్గృణంతో గృణంతో గీర్భిరద్యాద్య గీర్భిర్గృణంతః గీర్భిర్గృణంతో గృణంతో గీర్భిర్గీర్భిర్గృణంతోగ్నే గృణంతో గీర్భిర్గీర్భిర్గృణంతోగ్నే గృణంతోగ్నే గృణంతో గృణంతోగ్నే దాశే మదాశేమాగ్నే గృణంతో గృణంతోగ్నే దాశేమాగ్నేదాశేమదాశేమాగ్నేగ్నేదాశేమాశేమేతి దాశేమాే ప్రప్రతే దివో దివస్తే ప్రప్రతే దివ దివో దివస్తే తే దివో నన దివస్తే తే దివో దివో నన దివో దివో నస్తనయంతి స్తనయంతి దివో దివో నస్తనయంతి స్తనయంతి స్తనయం జననస్తనయం దుష్మాశుష్మా స్తనయం జననస్తనయం దుష్మాయం దుష్మాశుష్మా స్తనయంతి స్తనయంతి సుష్మా సుష్మాతి సుష్మా ఏభిర్నో నేభిరేభిర్నో అర్కైరర్కైర్న ఏభిరేభిర్నో అర్కైర్కైర్నో నో అర్కైర్భవ భవార్కైర్నో నో అర్కైర్భవ అర్కైర్భవ భవార్కైరర్కైర్భవానో నో భవార్కైరర్కైర్భవాన భవానో నో భవ భవానో అర్వాంగర్వాంగ్ నో భవ భవానో అర్వాంగర్వాంగ్ నో నో అర్వాంగ్ సువస్వరర్వాంగ్ నో నో అర్వాంగ్ సువ అర్వాంగ్ సువస్వరర్వాంగ్ అర్వాంగ్ సువర్ణన సువరర్వాంగ్ అర్వాంగ్ సువర్ణ సువర్ణన సువస్వర్ణ జ్యోతిర్జ్యోతిర్న సువస్వర్ణ జ్యోతి జ్యోతిర్జ్యోతిర్న జ్యోతి జ్యోతిరితి జ్యోతి అగ్నే విశ్వేభిర్విశ్వేభిరగ్నే విశ్వేభిస్సుమనా సుమనా విశ్వేభిరగ్నే విశ్వేభిస్సుమనా విశ్వేభిస్సుమనా సుమనా విశ్వేభిర్విశ్వేభిస్సుమనా అనేకైరనేకై సుమనా విశ్వేభిర్విశ్వేభిస్సుమనా అనేకై అనేకైరనేకై సుమనా సుమనా అనేకై సుమనా ఇది సుమనా అనేకైరిత్యనేకై గోహోతారమగ్నిమగ్నిగోహోతారం మన్యే మన్యే హోతారమగ్నిమగ్నిగోహోతారం మన్యే హోతారం మన్యే మన్యే హోతార గోహోతారం మన్యే దాస్వంతం దాస్వంతం మన్యే హోతార గోహోతారం మన్యే దాస్వంతం మన్యే దాస్వంతం దాస్వంతం మన్యే మన్యే దాస్వంతం వసోర్వసోర్దాస్వంతం మన్యే మన్యే దాస్వంతం వసో దాస్వంతం వసోర్వసోర్దాస్వంతం దాస్వంతం వసో సోనుగు సోనం వసోర్దాస్వంతం దాస్వంతం వసో సోనం వసో సోనుగు సోనం వసోర్వసో సోనుగు సహస సూనం వసోర్వసో సోనుగు సహస సోనుగు సహసత్సహస సోనుగు సోనుగు సహసో జాతవేద సంజాతవేద సకో సహస సోనుగు సోనుగు సహసో జాతవేద సంహసో జాతవేద సంజాతవేద సకో సహసత్సహసో జాతవేద సమితి జాత వేద విప్రన్న విప్రం విప్రన్న జాతవేద సంజాతవేద సన్న విప్రం విప్రన్న జాతవేద సంజాతవేద సంజాతవేద సన్నన జాతవేద జాతవేద సమితి జాత వేద యమూర్ధ్వయోర్ధ్వయాయోయ ఊర్ధ్వయా స్మద్ధర స్మద్ధర ఊర్ధ్వయాయోయ ఊర్ధ్వయా స్మద్ధర ఊర్ధ్వయా స్మద్ధర స్మద్ధర ఊర్ధ్వయోర్ధ్వయా స్మద్ధరో దేవో దేవస్వద్ధర ఊర్ధ్వయోర్ధ్వయా స్మద్ధరో దేవః సద్ధరో దేవో దేవస్వద్ధరస్వద్ధరో దేవో దేవాచ్యా దేవాచ్యా దేవస్వద్ధరస్వద్ధరో దేవో దేవాచ్యా ఇతి సుద్ధర దేవో దేవాచ్యా దేవాచ్యా దేవో దేవో దేవాచ్యా కృపా కృపా దేవాచ్యా దేవో దేవో దేవాచ్యా కృపా దేవాచ్యా కృపా కృపా దేవాచ్యా దేవాచ్యా కృపా వేతి కృపా అష్టిం విభ్రాష్టిం ఘృతస్య ఘృతస్య విభ్రాష్టిమన్వను విభ్రాష్టిం ఘృతస్య ఘృతస్య విభ్రాష్టిమను విభ్రాష్టిమన్వను విభ్రాష్టిం విభ్రాష్టిమను శుక్రశోచిష శుక్రశోచిషోను విభ్రాష్టిం విభ్రాష్టిమను శుక్రశోచిషాష్టిమితి విభ్రాష్టిం అను శుక్రశోచిష శుక్రశోచిషో అన్మను శుక్రశోచిష ఆజుహ్వానస్యాజుహ్వానస్య శుక్రశోచిషో అన్మను శుక్రశోచిష ఆజుహ్వానస్యాశోతిష ఆజుహ్వానస్యాజుహ్వానస్య శుక్రశోతిష శుక్రశోతిష ఆజుహ్వానస్య సర్పిష సర్పిష ఆజుహ్వానస్య శుక్రశోతిష శుక్రశోతిష ఆజుహ్వానస్య సర్పిష శుక్రశోతిష ఇది శుక్ర శోతిష ఆజుహ్వానస్య సర్పిష సర్పిష ఆజుహ్వానస్యాజుహ్వానస్య సర్పిష ఆజుహ్వానస్యేత్యాజుహ్వానస్య సర్పిష ఇది సర్పిష నస్వమగ్నేగ్నేత్మన్నస్వమగ్నేగ్నేత్మన్నస్వన్నో అంతమోంతమో నస్వన్నో అంతమః అంతమోంతమో నో నో అంతమంతమరిత్యంతమః సత్రాతాత్రాతోతో తత్రాతా శివశివస్త్రాతోతో తత్రాతా శివః త్రాతా శివశివస్త్రాతాత్రాతా శివో భవ భవ శివస్త్రాతాత్రాతా శివో భవ శివో భవ భవ శివ శివో భవ రూక్షో వరూక్షో భవ శివ శివో భవ రూక్షః సుమ్నాయ సుమ్నాయ నోనమీమహ ఈమహే నోనగో సుమ్నాయ సుమ్నాయ నోనమీమహే నోనం నోనమీమహే సఖిభ్య సఖిభ్య ఈమహే నోనం నోనమీమహే సఖిభ్యమహే సఖిభ్య సఖిభ్య ఈమహ ఈమహే సఖిభ్య సఖిభ్య ఇది సఖిభ్యుమత్తమోర్జుమత్తమో నక్ష్యచ్చాచ్చానక్ష్యుమత్తమోద్యుమత్తమో నక్ష్యనక్ష్యుమత్తమో రయిగో రయిమ్యుమత్తమో నక్ష్యనక్ష్యుమత్తమో రయిం జుమత్తమో రయిగో రయిం జుమత్తమోద్యుమత్తమో రయిం దాదా రయిం జుమత్తమోద్యుమత్తమో రయిం దాయం దాదా రయిగో రయిం ఇంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాంత్వాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయుజాయు ఆయ్యలక్ష్మీయుజాయుజాయలక్ష్మ్యాఘారాభ్యాఘారాభ్యామాఘారాభ్యాయలక్ష్మీయలక్ష్మ్యాఘారాభ్యాం తేజసా తేజసాఘారాభ్యాం తేజసా వచ్చసా వచ్చసా తేజసాఘారాభ్యాఘారాభ్యాం తేజసా వచ్చసా ఘారాభ్యామిద్యాఘారాభ్యా తేజసా మనుష్యా స్తే మనుష్యా మనుష్యాస్తే గోప్తారో గోప్తారస్తే మనుష్యా మనుష్యాస్తే గోప్తారో గోప్తారస్తే గోప్తారోగ్నిరగ్నిర్గోప్తారస్తే గోప్తారోగ్ని గోప్తారోగ్నిరగ్నిర్గోప్తారో గోప్తారోగ్నిర్వియత్తో వియత్తోగ్నిర్గోప్తారో గోప్తారోగ్నిర్వియత్తో వియత్తోగ్నిరగ్నిర్వియత్తో శ్యామ శ్యాం వియత్తోగ్నిరగ్నిర్వియత్తో శ్యాంతామహంతామహం ప్రప్రాహంతాంతామహం ప్రాహం ప్రప్రాహమహం ప్రపద్యే పద్యే ప్రాహమహం ప్రపద్యే పద్యే ప్రప్రపద్యే సా పద్యే ప్రప్రపద్యే సా పద్యే పద్యే సా మే సా పద్యే పద్యే సా మే సా మే శర్మ శర్మ మే సా మే శర్మ మే శర్మ శర్మ మే శర్మ చర్మ మే శర్మ చర్మ చర్మ శర్మ చ వర్మ వర్మ చ శర్మ శర్మ చ వర్మ వర్మ వర్మ చర్మ చర్మ చర్మ చర్మ చర్మ వర్మ చాస్వస్తు చ వర్మ వర్మ చాస్తు స్వస్తు చాస్వధిద్యోరస్తు శ్యామ శ్యాంతామహమహం తామ శ్యామ శ్యాంతామహం రామహమహం తాంతమహం ప్రప్రాహం తాంతమహం ప్రాహమహం ప్రపద్యే పద్యే ప్రాహమహం ప్రపద్యే ప్రపద్యే పద్యే ప్రప్రపద్యే సా పద్యే ప్రప్రపద్యే సా పద్యే పద్యే సా మే మే సా పద్యే పద్యే సా మే మే మే సా మే శర్మ శర్మ మే సా మే శర్మ మే శర్మ శర్మ మే శర్మ చతు శర్మ మే మే శర్మ చ శర్మ చత శర్మ శర్మ చ వర్మ వర్మ చ శర్మ శర్మ చ వర్మ వర్మ వర్మ చ వర్మ చ వర్మ చ వర్మ చ వర్మ చ వర్మ వర్మ చాస్తు చ వర్మ వర్మ చాస్తు చాస్తు చాస్తు బృహస్పతి బృహస్పతి సాధయతు సాధయతు బృహస్పతి బృహస్పతి సాధయతు సాధయతు సాధయతు సాధయతు పృథివ్యా పృథివ్యా సాధయతు సాధయతు పృథివ్యాదయతు పృథివ్యా పృథివ్యా సాధయతు సాధయతు పృథివ్యా పృష్టే పృష్టే పృథివ్యా సాధయతు సాధయతు పృథివ్యా పృష్టే పృథివ్యా పృష్టే పృష్టే పృథివ్యా పృథివ్యా పృష్టే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం పృష్టే పృథివ్యా పృథివ్యా పృష్టే జ్యోతిష్మదీ జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం పృష్టే పృష్టే జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మదీం పృష్టే పృష్టే జ్యోతిష్మదీం విశ్వస్మై జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై ప్రాణాయ విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ పానాయ పానాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ పానాయ ప్రాణాయ పానాయ పానాయ ప్రాణాయ ప్రాణాయ పానాయ విశ్వం విశ్వమపానాయ ప్రాణాయ ప్రాణాయ పానాయ విశ్వం ప్రాణాయేతి ప్రాణాయ పానాయ విశ్వం విశ్వమపానాయ పానాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్విశ్వమపానాయ పానాయ విశ్వం జ్యోతి ప్రాణాయేత్యపానాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చయచ్చ్యోతిర్విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చాగ్నిరగ్నిర్యచ్చ్యోతిర్జ్యోతిర్యచ్చాగ్నిరగ్నిర్యచ్చ్యోతిర్జ్యోతిర్యచ్చాగ్నిస్తే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి సాధయతు ప్రజాపతి ప్రజాపతి సాధయతు సాదయతు సాదయతు త్వా సాదయతు దివో దివః సాదయతు త్వా సాదయతు దివః సాదయతు దివో దివః సాదయతు సాదయతు దివః పృష్ఠే పృష్ఠే దివః సాదయతు సాదయతు దివః పృష్ఠే పృష్ఠే పృష్ఠే దివో దివః పృష్ఠే జ్యోతిష్మదేం జ్యోతిష్మదేం పృష్ఠే దివో దివః పృష్ఠే జ్యోతిష్మదే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మదీం పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మదీం విశ్వస్మై జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై ప్రాణాయాస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ బాణాయ బాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ బాణాయ ప్రాణాయ బాణాయ బాణాయ ప్రాణాయ ప్రాణాయ బాణాయ విశ్వం విశ్వమ బాణాయ ప్రాణాయ ప్రాణాయ బాణాయ విశ్వం ప్రాణాయేతి ప్రాణాయ బాణాయ విశ్వం విశ్వమ బాణాయ బాణాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్ విశ్వమ బాణాయ బాణాయ విశ్వం జ్యోతి బాణాయేత్య అనాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్ విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చ జ్యోతిర్ విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చ జ్యోతిర్యచ్చ జ్యోతిర్జ్యోతిర్యచ్చ పరమేష్ఠి పరమేష్ఠి యచ్చ జ్యోతిర్జ్యోతిర్యచ్చ పరమేష్ఠి పరమేష్ఠి పరమేష్ఠి యచ్చ పరమేష్ఠి తే పరమేష్ఠి యచ్చ పరమేష్ఠీతే పరమేష్ఠి పరమేష్ఠీతేధిపతిరధిపతిస్తే పరమేష్ఠి పరమేష్ఠీతేధిపతిధిపతిరధిపతిస్తేధిపతి పురోవాదసని పురోవాదసనిరధిపతిస్తేధిపతి పురోవాదసనిధిపతి పురోవాదసని పురోవాదసనిరధిపతిరధిపతి పురోవాదసనిరస్యసి పురోవాదసనిరధిపతిరధిపతి పురోవాదసనిరసిధిపతి పురోవాదసనిరస్యసి పురోవాదసని పురోవాదసనిరస్య ప్రసనిరప్రసనిరసి పురోవాదసని పురోవాదసనిరస్య ప్రసని పురోవాదసనిరితి పురోవాదసని ప్రసనిరప్రసనిరస్య ప్రసనిరస్య ప్రసనిరస్య ప్రసనిరసి ప్రసనిరస్య ప్రసనిరప్రసనిరసి విద్యుత్సనిర్విద్యుత్సనిరస్య ప్రసనిరప్రసనిరసి విద్యుత్సని ప్రసనిరిత్య ప్రసని విద్యుత్సనిర్విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిరసి విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిర్విద్యుత్సనిరసిస్తనయత్నసనిస్తనయత్న సనిరసి విద్యుత్సనిర్విద్యుత్సనిరసిస్తనయత్న సనిస్తనయత్న సనిస్తనయత్న సనిరస్యసిస్తనయత్న సనిరస్వ్యసిస్తనయత్న సనిరస్యసిస్తనయత్న సనిరసి సనయత్నసనిరస్యసిస్తనయత్నసనిస్తనయత్న సనిరసి వృష్టి సనర్వృష్టిస్తనయత్న సనిస్తనయత్న సనిరసి వృష్టి సని సనయత్న సనిర్దిస్తనయత్న సని వృష్టిసనిర్వృష్టిసనిరస్యసి వృష్టిసనిరస్యసి వృష్టిసనిరస్యనిరస్యసినిరస్యగ్నేరగ్నేరసివృష్టిసనిరువృష్టిసనిరస్యగ్నేరగ్నేరస్యనిరస్యగ్నేర్యానీయాన్యగ్నేరస్యనేర్యానీ యాన్యసి దేవానాన్యసి దేవానామగ్నేయాన్యగ్నేయాని దేవానామగ్నేయాన్యస్యగ్నేయాని దేవానాన్ దేవానామగ్నేయాన్యసి అగ్నేయాన్యస్యగ్నేయాన్యగ్నేయాన్యది వాజోర్వాజోరస్యగ్నేయాన్యగ్నేయాన్యది వాజోర్వాజోరస్యది వాజోర్యాని యాని వాజోరస్యది వాజోర్యాని వాజోర్యాని యాని వాజోర్వాజోర్యాన్యస్యసి యాని వాజోర్వాజోర్యాన్యసి యాన్యస్యసి యాని యాన్యసి దేవానాం దేవానామసి యాని యాన్యసి దేవానాం దేవానామస్తిసి దేవానాం వాజోయాని వాజోయాని దేవానామస్తిసి దేవానాం వాయోయాని దేవానాం వాయోయాని వాయోయాని దేవానాం దేవానాం వాయోయాన్యస్యతి వాయోయాని దేవానాం దేవ

యశోదాన్ యశోదాన్ యశసి యశసి యశోదాన్ యశోదాన్ యశసి యశోదామితి యశః యశసి యశసి యశసి తేజోదాన్ తేజోదాన్ యశసి యశసి తేజోదాన్ జోదాన్ తేజోదాన్ జోదాన్ తేజోదాన్ యశసి యశసి తేజోదాన్ తేజోదాన్ తేజోదాన్ తేజోదాన్ తేజసి తేజసి తేజోదాన్ తేజోదాన్ తేజసి జోదామితి తేజః తేజసి తేజసి తేజసి పయోదాం పయోదాన్ తేజసి తేజసి పయోదా తేజసి పయోదాం పయోదాన్ తేజసి తేజసి పయోదాన్ పయోదాన్ తేజసి తేజసి పయోదాన్ పయోదాన్ పయోదాం పయోదాన్ పాపయసి పయసి పాపయోదాం పయోదాన్ పాపయసి యోదామితి భజః పాపయసి పయసి పాపయసి వచ్చోదాం వచ్చోదాం పయసి పాపయసి వచ్చోదాం వచ్చోదాం పయసి పయసి వచ్చోదాన్ వచ్చోదాం పయసి పయసి వచ్చోదాన్ వచ్చోదాన్ వచ్చోదాం వచ్చోదాన్ వచ్చసి వచ్చసి వచ్చోదాం వచ్చోదాన్ వచ్చతే యోదామితి వచ్చః వచ్చసి వచ్చసి వచ్చసి ద్రవిణోదాం ద్రవిణోదాం వచ్చసి వచ్చసి ద్రవిణోదాం ద్రవిణోదాం వచ్చసి వచ్చసి ద్రవిణోదాన్ ద్రవిణోదాం వచ్చసి వచ్చసి ద్రవిణోదాన్ ద్రవిణోదాన్ ద్రవిణోదాం ద్రవిణోదాన్ ద్రవిణే ద్రవిణే ద్రవిణోదాం ద్రవిణోదాన్ ద్రవిణే ద్రవిణోదామితి ద్రవిణః ద్రవిణే ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి తేన తేన సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి తేన సాధయామి తేన తేన సాధయామి సాధయామి తేన ఋషిణ ఋషిణ తేన సాధయామి సాధయామి తేన ఋషిణ తేన ఋషిణ ఋషిణ తేన తేన ఋషిణ తేన తేన ఋషిణ తేన తేన ఋషిణ తేన ఋషిణ తేన తేన ఋషిణ ఋషిణ తేన బ్రహ్మణ బ్రహ్మణ తేన ఋషిణ ఋషిణ తేన బ్రహ్మణ తేన బ్రహ్మణ బ్రహ్మణ తేన తేన బ్రహ్మణ తయా బ్రహ్మణ తేన తేన బ్రహ్మణ తయా బ్రహ్మణ తయా బ్రహ్మణ బ్రహ్మణ తయా దేవతయా దేవతయా తయా బ్రహ్మణ బ్రహ్మణ తయా దేవతయా దేవతయా దేవతయా తయా తయా దేవతయాంగిరస్వదంగిరస్వ దేవతయా తయా తయా దేవతయాంగిరస్వత్ దేవతయాంగిరస్వదంగిరస్వ దేవతయా దేవతయాంగిరస్వ ధ్రువా ధ్రువాంగిరస్వ దేవతయా దేవతయాంగిరస్వ ధ్రువాంగిరస్వ ధ్రువా ధ్రువాంగిరస్వదంగిరస్వ ధ్రువాసీద సీద ధ్రువాంగిరస్వదంగిరస్వ ధ్రువాసీద ధ్రువాసీద సీద ధ్రువా ధ్రువాసీద సీదేతి సీద భోజస్కృతస్యది భోజస్కృత్ భోజస్కృతసి పరి వస్కృత్ పరి వస్కృతసి భోజస్కృత్ భోజస్కృతసి పరి వస్కృత భోజస్కృతి భోజ కృత్ పరి వస్కృత్ పరి వస్కృతస్యది పరి వస్కృతస్యది పరి వస్కృతస్యది పరి వస్కృతసి వస్కృతస్యసి పరి వస్కృత్ పరి వస్కృతసి ప్రాచీ ప్రాచ్యసి పరి వస్కృత్ పరి వస్కృతసి ప్రాచీ వస్కృతి పరి మహాకృత ప్రాచీ ప్రాచ్యస్యసి ప్రాచ్యస్యసి ప్రాచ్యస్యసి ప్రాచ్యసి ప్రాచ్యస్యసి ప్రాచే ప్రాచ్యోర్ధ్వర్ధ్వాసి ప్రాచే అంతరిక్షేంతరిక్షేంతరిక్షేంతరిక్షేదాంతరిక్షేంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్షేదాంతరిక్ సుషాదిత్యప్సోషేన సక్ష్యేన సదస్య దుష్యేన సదస్య దుష్యేన సదస్య దుష్యేన సదశిష్యేన సదస్య దుష్యేన సక్ష్యేన సదసి గ్రద్ధ్రద్రదశిష్యేన సక్ష్యేన సదసి గ్రద్ధ్రసదేన సదిష్యేన సద్గ్రద్ధ్రసద్రద్ధ్రసదస్య దిగ్రద్ధ్రసదస్య దిగ్రద్ధ్రసదస్య దిగ్రద్ధ్రసదసి సదస్య దిగ్రద్ధ్రసద్గ్రద్ధ్రసదసి సువర్ణ సత్సువర్ణ సదసి గ్రద్ధ్రసద్గ్రద్ధ్రసదసి సువర్ణ సద్గ్రద్ధ్రసదేది గ్రద్ధ్రసద సువర్ణ సత్సువర్ణ సదస్య సువర్ణ సదస్య సువర్ణ సదసి సువర్ణ సదస్య సువర్ణ సత్సువర్ణ సదసి నాక సన్నాక సదసి సువర్ణ సదసి నాక సన్నాక సదస్య దినాక సదస్య దినాక సదస్య దినాక సదసి నాక సన్నాక సదసి పృథివ్యా పృథివ్యా అదినాక సన్నాక సదసి పృథివ్యా సది దినాక సదృథివ్యా పృథివ్యా అస్సి పృథివ్యాస్వా పృథివ్యా అస్సి పృథివ్యాస్వా పృథివ్యా పృథివ్యా స్వా ద్రవిణే ద్రవిణే త్వా పృథివ్యా పృథివ్యా స్వా ద్రవిణే ద్రవిణే ద్రవిణే త్వా ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే త్వా ద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామ్యంతరిక్షస్యాంతరిక్షస్య సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామ్యంతరిక్షస్యాధయామ్యంతరిక్షస్యాంతరిక్షస్య సాధయామి సాధయామ్యంతరిక్షస్య త్వాంతరిక్షస్య సాధయామి సాధయామ్యంతరిక్షస్య అంతరిక్షస్య త్వాంతరిక్షస్యాంతరిక్షస్య ద్రవిణే ద్రవిణే త్వాంతరిక్షస్యాంతరిక్షస్య ద్రవిణే ద్రవిణే ద్రవిణే త్వాద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే త్వాద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి దివో దివః సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి దివః సాధయామి దివో దివః సాధయామి సాధయామి దివస్త్వా దివః సాధయామి సాధయామి దివస్త్వా దివో దివస్వా ద్రవిణే ద్రవిణే త్వా దివో దివస్వా ద్రవిణే ద్రవిణే ద్రవిణే త్వాద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే త్వాద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి దిశాం దిశాగో సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి దిశాయామి దిశాం దిశాగో సాధయామి సాధయామి దిశాంత దిశాగో సాధయామి సాధయామి దిశాంత దిశాంత ఆత్మా దిశాం దిశాం ద్రవిణే ద్రవిణే త్వా దిశాం దిశాం ద్రవిణే ద్రవిణే ద్రవిణే త్వాద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే త్వాద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ద్రవిణోదాం ద్రవిణోదాగం సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ద్రవిణోదాయామి ద్రవిణోదాం ద్రవిణోదాగం సాధయామి సాధయామి ద్రవిణోదాం త్వాద్రవిణోదాగం సాధయామి సాధయామి ద్రవిణోదాం త్వాద్రవిణోదాం ద్రవిణోదాం త్వాద్రవిణే ద్రవిణే త్వాద్రవిణోదాం ద్రవిణోదాం త్వాద్రవిణే ద్రవిణోదామిది ద్రవిణ ద్రవిణే ద్రవిణే త్వాద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే త్వాద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ప్రాణం రాణగం సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ప్రాణం సాధయామి ప్రాణం రాణగం సాధయామి సాధయామి ప్రాణం మే మే ప్రాణగం సాధయామి సాధయామి ప్రాణం మే ప్రాణం మే మే ప్రాణం రాణం మే బాహి బాహి మే ప్రాణం రాణం మే బాహి ప్రాణమితి ప్రాణమే బాహి బాహి మే మే బాహ్య బాణమ బాణం బాహి మే మే బాహ్య బాణం బాహ్య బాణమ బాణం బాహి బాహ్య బాణం మే మే అపానం బాహి బాహ్య బాణం మే మే మే అపానమ బాణం మే బాహి బాహి మే అపానమ బాణం మే బాహి అపానమిత్యపానమే బాహి బాహి మే మే బాహి వ్యానం వ్యానం బాహి మే మే బాహి వ్యానం బాహి వ్యానం వ్యానం బాహి బాహి వ్యానం మే మే వ్యానం బాహి బాహి వ్యానం మే వ్యానం మే మే వ్యానం వ్యానం మే బాహి బాహి మే వ్యానం వ్యానం మే బాహి వ్యానమితి అనమే బాహి బాహి మే మే బాహ్యాయురాయ పాహి మే మే బాహ్యాయు బాహ్యాయురాయ పాహి బాహ్యాయుర్మే మహాయు పాహి బాహ్యాయుర్మే ఆయుర్మే మహాయురాయుర్మే బాహి బాహి మహాయురాయుర్మే బాహి బాహి పాహి మే మే బాహి విశ్వాయుర్విశ్వాయు పాహి మే మే బాహి విశ్వాయు విశ్వాయుర్విశ్వాయు పాహి బాహి విశ్వాయుర్మే మే విశ్వాయు పాహి పాహి విశ్వాయుర్మే విశ్వాయుర్మే మే విశ్వాయుర్విశ్వాయుర్మే పాహి పాహి మే విశ్వాయుర్విశ్వాయుర్మే పాహి విశ్వాయురితి విశ్వాయు మే పాహి పాహి మే మే పాహి సర్వాయు సర్వాయు పాహి మే మే పాహి సర్వ పాహి పాయి సర్వాయుర్మే మే సర్వాయు పాహి పాయి సర్వాయుర్మే సర్వాయుర్మే మే సర్వాయు సర్వాయుర్మే పాహి పాహి మే సర్వాయు సర్వాయుర్మే పాహి సర్వాయురితి సర్వాయు మే పాహి పాహి మే మే పాహ్యగ్నే పాహి మే మే పాహ్యగ్నే పాహ్యగ్నే పాహి పాహ్యగ్నే పాహి పాహ్యగ్నేయత్తే తేజరగ్నే జ్ఞేయత్తే పరంపరం దేతే పరగోహృద్ధృత్పరం దేతే పరగోహృత్ హృద్ధృత్తరం పరగోహృన్నామ నామ హృత్తరం పరగోహృన్నామ నామ నామ హృద్ధృన్నామ తౌ తౌ నామ హృద్ధృన్నామ తౌ నామ తౌ తౌ నామ నామ తావాతౌ నామ నామ తావాతౌ తావేహి హ్యాతౌ తావేహి మన్యునా వృత్రః మంజునా పుత్ర పుత్ర మంజునా మంజునా పుత్ర సౌహార్ద్యేన సౌహార్ద్యేన పుత్ర మంజునా మంజునా పుత్ర సౌహార్ద్యేన సౌహార్ద్యేన సౌహార్ద్యేన పుత్ర పుత్ర సౌహార్ద్యేన తనూధాస్తనూధాస్తౌహార్ద్యేన పుత్ర పుత్ర సౌహార్ద్యేన తనూధాహేతి పుత్ర సౌహార్ద్యేన తనూధాస్తనూధాస్తౌహార్ద్యేన సౌహార్ద్యేన తనూధాన్నేన తనూధాస్తౌహార్ద్యేన సౌహార్ద్యేన తనూధాన్నేన తనూధాన్నేనాన్నేన తనూధాస్తనూధా అన్నేన గయోగయోన్నేన తనూధాస్తనూధా అన్నేన గయః తనూధా ఇతి తనూధా అన్నేన గయోగయోన్నేనాన్నేన గయః పృథివ్యా పృథివ్యా గయోన్నేనాన్నేన గయః పృథివ్యా పృథివ్యా పృథివ్యా గయోగయః పృథివ్యాసనోదసనాత్ పృథివ్యా గయోగయః పృథివ్యాసనాత్ పృథివ్యాసనోదసనాత్ పృథివ్యా పృథివ్యాసనో ద్రభ్యర్భిరసనాత్ పృథివ్యా పృథివ్యాసనో ద్రభ్యై సనో ద్రభ్యర్భిరసనోదసనో ద్రభ్యరన్నాదో నాదర్భిరసనోదసనో ద్రభ్యరన్నాదర్భిరన్నాదోర్భిరన్నాదో వషత్కారేణ వషత్కారేణ నాదర్భిరన్నాదో వషత్కారేణ వషత్కారేణ నాదో నాదో వషత్కారేణ అర్ధర్ధో వషత్కారేణ నాదో నాదో వషత్కారేణర్ధ నాద ఇత్యన్న వషత్కారేణర్ధర్ధో వషత్కారేణ వషత్కారేణర్ధస్సాం నాసాం నర్ధో వషత్కారేణ వషత్కారేణర్ధస్సాం కారేణేతి వషట్ కారేణ అర్ధస్సాం నాసాం నర్ధర్ధస్సాం నాతనోపాస్తనోపాస్తాం నర్ధర్ధస్సాం నాతనోపాస్తనోపాస్తనోపాస్తాం నాసాం నాతనోపా విరాజా విరాజాతనోపాస్తాం నాసాం నాతనోపా విరాజా విరాజా విరాజాతనోపాస్తనోపా విరాజా ద్యోతిష్మాన్ ద్యోతిష్మాన్ విరాజాతనోపాస్తనోపా విరాజా ద్యోతిష్మాన్ ఇతనోపా విరాజా ద్యోతిష్మాన్ ద్యోతిష్మాన్ విరాజా విరాజా ద్యోతిష్మాన్ బ్రహ్మణ బ్రహ్మణ ద్యోతిష్మాన్ విరాజా విరాజా ద్యోతిష్మాన్ బ్రహ్మణ విరాజేతి ద్యోతిష్మాన్ బ్రహ్మణ బ్రహ్మణ ద్యోతిష్మాన్ ద్యోతిష్మాన్ బ్రహ్మణ సోమపా సోమపా బ్రహ్మణ ద్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ బ్రహ్మణ సోమపాహణ సోమపా సోమపా బ్రహ్మణ బ్రహ్మణ సోమపా గోభిర్గోభిస్వమపా బ్రహ్మణ బ్రహ్మణ సోమపా గోభి సోమపా గోభిర్గోభిస్వమపా సోమపా గోభిర్యజ్ఞం యజ్ఞం గోభిస్వమపా సోమపా గోభిర్యజ్ఞం సోమపా ఇది సోమపాహర్యజ్ఞం యజ్ఞం గోభిర్గోభిర్యజ్ఞం దాధార దాధార యజ్ఞం గోభిర్గోభిర్యజ్ఞం దాధార దాధార దాధార యజ్ఞం యజ్ఞం దాధార క్షత్రేణ క్షత్రేణ దాధార యజ్ఞం యజ్ఞం దాధార క్షత్రేణ దాధార క్షత్రేణ క్షత్రేణ దాధార దాధార క్షత్రేణ మనుష్యాన్ మనుష్యాన్ క్షత్రేణ దాధార దాధార క్షత్రేణ మనుష్యాన్ క్షత్రేణ మనుష్యాన్ మనుష్యాన్ క్షత్రేణ క్షత్రేణ మనుష్యాన్ శ్వేన శ్వేన మనుష్యాన్ క్షత్రేణ క్షత్రేణ మనుష్యాన్ శ్వేన మనుష్యాన్ శ్వేన శ్వేన మనుష్యాన్ మనుష్యాన్ శ్వేన చాశ్వేన మనుష్యాన్ మనుష్యాన్ శ్వేన శ్వేన చాశ్వేన శ్వేన చరథేన రథేన చాశ్వేన శ్వేన చరథేన చరథేన రథేన చరథేన చరథేన చరథేన చరథేన చరథేన రథేన చ వజ్రీ వజ్రీ చరథేన రథేన చ వజ్రీ వజ్రే వజ్రే చద వజ్రియుర్దుభిర్వజ్రే చద వజ్రియుర్దుభిర్వజ్రీ వజ్రియుర్దుభి ప్రభు ప్రభుర్ ఋతుభిర్వజ్రీ వజ్రియుర్దుభి ప్రభు ప్రభు ప్రభుర్ ఋతుభిర్ ఋతుభ ప్రభు సంవత్సరేణ సంవత్సరేణ ప్రభుర్ ఋతుభిర్ ఋతుభ ప్రభు సంవత్సరేణ ప్రభు సంవత్సరేణ సంవత్సరేణ ప్రభు ప్రభు సంవత్సరేణ పరిభో పరిభో సంవత్సరేణ ప్రభు ప్రభు సంవత్సరేణ పరిభోత్సరేణ పరిభో పరిభో సంవత్సరేణ సంవత్సరేణ పరిభోస్తమసా తమసా పరిభో సంవత్సరేణ సంవత్సరేణ పరిభోస్తమసాత్సరేణేతి వత్సరేణోస్తపసా పరిభో పరిభోస్తపసానాధృష్టో నాధృష్టస్తపసా పరిభో పరిభోస్తపసానాధృష్టరిభోరితి పరిభోస్తపసానాధృష్టో నాధృష్టస్తపసా తపసానాధృష్టస్తూర్య సూర్యో నాధృష్టస్తపసా తపసానాధృష్టస్తూర్యాధృష్టస్తూర్య సూర్యో నాధృష్టో నాధృష్టస్తూర్య సూర్యో నాధృష్టో నాధృష్ట సూర్యస్సన్ అనాధృష్ట ఇత్యనాధృష్టూర్యస్సన్ సన్ సూర్యస్సూర్యస్సన్ తనోభిస్తనోభిస్సన్ సూర్యస్సూర్యస్సన్ తనోభిస్తనోభిస్సన్ ప్రజాపతిర్మనసా మనసా ప్రజాపతి ప్రజాపతిర్మనసాంధ్రోంధో మనసా ప్రజాపతి ప్రజాపతిర్మనసాంధ ప్రజాపతిరితి ప్రజాపతి మనసాంధ్రోంధో మనసా మనసాంధ్రోచ్ఛేదోచ్ఛేదోంధో మనసా మనసాంధ్రోచ్ఛేదోచ్ఛేదోంధోంధోచ్ఛేదో ధాత ధాత ఛేదోంధోంధోచ్ఛేదో ధాత ఛేదో ధాత ధాత ఛేదోచ్ఛేదో ధాత దీక్షాయాం దీక్షాయాం ధాత ఛేదోచ్ఛేదో ధాత దీక్షాయాం ధాత దీక్షాయాం దీక్షాయాం ధాత ధాత దీక్షాయాగు సవిత సవిత దీక్షాయాం ధాత ధాత దీక్షాయాగు సవిత దీక్షాయాగు సవిత సవిత దీక్షాయాం దీక్షాయాగు సవిత భృత్యాం భృత్యాగం సవిత దీక్షాయాం దీక్షాయాగం సవిత భృత్యా భృత్యాం భృత్యాగో సవిత సవిత భృత్యాం భూషా భూషా భృత్యాగో సవిత సవిత భృత్యాం భూషాం భూషా భూషా భృత్యాం భృత్యాం భూషా స్వమక్రేణ్యాగో స్వమక్రేణ్యాం భూషా భృత్యాం భృత్యాం భూషా స్వమక్రేణ్యా భూషా స్వమక్రేణ్యాగో స్వమక్రేణ్యాం భూషా భూషా స్వమక్రేణ్యాం వరుణో వరుణ స్వమక్రేణ్యాం భూషా భూషా స్వమక్రేణ్యాం వరుణ మక్రేణ్యాం వరుణ వరుణ స్వమక్రేణ్యాగం స్వమక్రేణ్యాం వరుణ ఉపనధ ఉపనధ వరుణ స్వమక్రేణ్యాగం స్వమక్రేణ్యాం వరుణ ఉపనధ మక్రయణ్యామితి సోమక్రయణ్యా వరుణ ఉపనధ ఉపనధ వరుణ వరుణ ఉపనధో సురోసుర ఉపనధ వరుణ వరుణ ఉపనధోసుర ఉపనధో సురోసుర ఉపనధ ఉపనధోసుర క్రీయమాణ క్రీయమాణోసుర ఉపనధ ఉపనధోసుర క్రీయమాణ ఉపనధ ఇత్యుప క్రీయమాణ క్రీయమాణో సురోసుర క్రీయమాణో మిత్రో మిత్ర క్రీయమాణో సురోసుర క్రీయమాణో మిత్ర క్రీయమాణో మిత్రో మిత్ర క్రీయమాణ క్రీయమాణో మిత్ర క్రీత క్రీతో మిత్ర క్రీయమాణ క్రీయమాణో మిత్ర క్రీత మిత్ర క్రీత క్రీతో మిత్రో మిత్ర క్రీతశి వివిష్టశి వివిష్ట క్రీతో మిత్రో మిత్ర క్రీతశి వివిష్ట క్రీతశి వివిష్టశి వివిష్ట క్రీత క్రీతశి వివిష్ట ఆసాదిత ఆసాదితశి వివిష్ట క్రీత క్రీతశి వివిష్ట ఆసాదిత వివిష్ట ఆసాదిత ఆసాదితశి వివిష్టశి వివిష్ట ఆసాదితో నరంధిషో నరంధిష ఆసాదితశి వివిష్టశి వివిష్ట ఆసాదితో నరంధిష వివిష్ట ఇతి శిపి విష్ట ఆసాదితో నరంధిషో నరంధిష ఆసాదిత ఆసాదితో నరంధిష ప్రోచ్యమాణ ప్రోచ్యమాణో నరంధిష ఆసాదిత ఆసాదితో నరంధిష ప్రోచ్యమాణ ఆసాదిత ఇత్యాసాదిత నరంధిష ప్రోచ్యమాణ ప్రోచ్యమాణో నరంధిషో నరంధిష ప్రోచ్యమాణోధిపతిరధిపతి ప్రోచ్యమాణో నరంధిషో నరంధిష ప్రోచ్యమాణోధిపతి ప్రోష్యమాణోధిపతిరధిపతి ప్రోష్యమాణ ప్రోష్యమాణోధిపతిరాగత ఆగతోధిపతి ప్రోష్యమాణ ప్రోష్యమాణోధిపతిరాగత ప్రోష్యమాణ ఇది ప్రాహ్యమాణ అధిపతిరాగత ఆగతోధిపతిరధిపతిరాగత ప్రజాపతి ప్రజాపతిరాగతోధిపతిరధిపతిరాగత ప్రజాపతి అధిపతిరిత్యధి ఆగత ప్రజాపతి ప్రజాపతిరాగత ఆగత ప్రజాపతి ప్రణీయమాన ప్రణీయమాన ప్రజాపతిరాగత ఆగత ప్రజాపతి ప్రణీయమాన ఆగత ఇత్యాగత ప్రజాపతి ప్రణీయమాన ప్రణీయమాన ప్రజాపతి ప్రజాపతి ప్రణీయమానోగ్నిరగ్ని ప్రణీయమాన ప్రజాపతి ప్రజాపతి ప్రణీయమానోగ్ని ప్రజాపతిరి ప్రజాపతి ప్రణీయమానోగ్నిరగ్ని ప్రణీయమాన ప్రణీయమానోగ్నిరాగ్ని ఈధ్రాగ్నిధ్రేగ్ని ప్రణీయమాన ప్రణీయమానోగ్నిరాగ్నిధ్రే నీయమాన ఇది ప్రా నీయమాన అగ్నిరాగ్నిధ్ర ఆగ్నిరగ్నిరాగ్నిధ్రే బృహస్పతి బృహస్పతిరాగ్నిధ్రేగ్నిరగ్నిరాగ్నిధ్రే బృహస్పతి అగ్నిధ్రే బృహస్పతి బృహస్పతిరాగ్నిధ్ర ఆగ్నిధ్రే బృహస్పతిరాగ్నిధ్రానాగ్నిధ్ర బృహస్పతిరాగ్నిధ్ర ఆగ్నిధ్రే బృహస్పతిరాగ్నిధ్రాగ్నిధ్ర ఇత్యాగ్ని బృహస్పతిరాగ్నిధ్రానాగ్నిధ్ర బృహస్పతి బృహస్పతిరాగ్నిధ్రాణీయమాన ప్రణీయమాన ఆగ్నేధ్ర బృహస్పతి బృహస్పతిరాగ్నేధ్ర ప్రణీయమాన అగ్నిధ్రాణీయమాన ప్రణీయమాన అగ్నిధ్రాదాగ్నిధ్రాణీయమాన ఇంద్ర ఇంద్ర ప్రణీయమాన అగ్నిధ్రాదాగ్నిధ్రాణీయమాన ఇంద్ర అగ్నేధ్రాదిత్యాగ్నేధ్రాణీయమాన ఇంద్ర ఇంద్ర ప్రణీయమాన ప్రణీయమాన ఇంద్రోహ వృద్ధానేహ వృద్ధాన ఇంద్ర ప్రణీయమాన ప్రణీయమాన ఇంద్రోహ వృద్ధానే ప్రణీయమాన ఇది ప్రణీయమాన ఇంద్రోహ వృద్ధానేహ వృద్ధాన ఇంద్ర ఇంద్రోహ వృద్ధానేది జలది జలహ వృద్ధాన ఇంద్ర ఇంద్రోహ వృద్ధానేది వృద్ధానేది జలది జలహ వృద్ధానేహ వృద్ధానేది తిరాసాదిత ఆసాదితోది జలహ వృద్ధానేహ వృద్ధానేది తిరాసాదిత వృద్ధాన ఇది హవిధానే తిరాసాదిత ఆసాదితోది తిరది తిరాసాదితో విష్ణుర్విష్ణురాసాదితోది తిరది తిరాసాదితో విష్ణు ఆసాదితో విష్ణుర్విష్ణురాసాదిత ఆసాదితో విష్ణుర్భావ క్రియమాణ ఉభావ క్రియమాణో విష్ణురాసాదిత ఆసాదితో విష్ణుర్భావ క్రియమాణ ఆసాదిత ఇత్యాసాదిత విష్ణుర్భావ క్రియమాణ ఉభావ క్రియమాణో విష్ణుర్విష్ణుర్భావ క్రియమాణో సర్వాసర్వోపావ క్రియమాణో విష్ణుర్విష్ణుర్భావ క్రియమాణో సర్వాభావ క్రియమాణో సర్వాసర్వోపావ క్రియమాణ ఉపావ క్రియమాణో సర్వోపోత్తో సర్వోపావ క్రియమాణ ఉపావ క్రియమాణో సర్వోపోత్త క్రియమాణ ఇత్యుపామాణ సర్వోపోత్త ఉపోత్తో ధర్మా సర్వోపోత్తో యమో యమ ఉపోత్తో ధర్మా సర్వోపోత్తో యమాత్తో యమో యమ ఉపోత్త ఉపోత్తో యమో విషుతో విషుతో యమ ఉపోత్త ఉపోత్తో యమో విషుత యమో విషుతో విషుతో యమో యమో విషుతో పూతప అపూతప అభిషుతో యమో యమో విషుతో పూతప విషుతో పూతప అపూతప అభిషుతో విషుతో పూతప ఆధూయమాన ఆధూయమానో పూతప అభిషుతో విషుతో పూతప ఆధూయమాన అభిషుత ఇత్యభిసుత అపూతప ఆధూయమాన ఆధూయమానో పూతప అపూతప అధూయమానో వాయుర్వాయురాధూయమానో పూతప అపూతప ఆధూయమానో వాయు పూతప ఇత్యపూత ధూయమానో వాయుర్వాయురాధూయమానాధూయమానో వాయుర్పూయమాన పూయమానో వాయురాధూయమానాధూయమానో వాయుర్పూయమాన ధూయమాన ఇత్యాధూయమాన వాయుర్పూయమాన పూయమానో వాయుర్వాయుర్పూయమానో మిత్రమిత్ర పూయమానో వాయుర్వాయుర్పూయమానో మిత్ర పూయమానో మిత్ర మిత్ర పూయమాన పూయమానో మిత్ర క్షీరశ్రీ క్షీరశ్రీర్మిత్ర పూయమాన పూయమానో మిత్ర క్షీరశ్రీ క్షీరశ్రే క్షీరశ్రేర్మిత్రో మిత్ర క్షీరశ్రేర్మంథే మంథే క్షీరశ్రేర్మిత్రో మిత్ర క్షీరశ్రేర్మంథే క్షీరశ్రేర్మంథే మంథే క్షీరశ్రీ క్షీరశ్రేర్మంథే సత్వశ్రీ సత్వశ్రీర్మంథే క్షీరశ్రీ క్షీరశ్రేర్మంథే సత్వశ్రీ క్షీరశ్రేరితక్షీరాశ్రీ మంథే సత్వశ్రీర్మంథే మంథే సత్వశ్రీర్వైశ్వరేవ సక్తుశ్రీర్మంథే మంథే సక్తుశ్రీర్వైశ్వదేవ ఉన్నీత ఉన్నీతో వైశ్వదేవ సక్తుశ్రీ సక్తుశ్రీర్వైశ్వదేవ ఉన్నీత సక్తుశ్రీరితి సక్తుశ్రీ వైశ్వదేవ ఉన్నీత ఉన్నీతో వైశ్వదేవో వైశ్వదేవ ఉన్నీతో రుద్రో రుద్ర ఉన్నీతో వైశ్వదేవో వైశ్వదేవ ఉన్నీతో రుద్రః విశ్వదేవ ఇతి వైశ్వ దేవ ఉన్నీతో రుద్రో రుద్ర ఉన్నీత ఉన్నీతో రుద్ర ఆహుత ఆహుతో రుద్ర ఉన్నీత ఉన్నీతో రుద్ర ఆహుత ఉన్నీత ఇత్యుత్ రుద్ర ఆహుత ఆహుతో రుద్రో రుద్ర ఆహుతో వాయుర్వాయురాహుతో రుద్రో రుద్ర ఆహుతో వాయు ఆహుతో వాయుర్వాయురాహుత ఆహుతో వాయురావృత్త ఆవృత్త వాయురాహుత ఆహుతో వాయురావృత్త ఆహుత ఇత్యాహుత వాయురావృత్త ఆవృత్త వాయుర్వాయురావృత్త ప్రత్యక్ష ప్రత్యక్ష ఆవృత్త వాయుర్వాయురావృత్త ప్రత్యక్ష ఆవృత్త ప్రత్యక్ష ప్రత్యక్ష ఆవృత్త ఆవృత్త ప్రత్యక్ష ప్రతిఖ్యాత ప్రతిఖ్యాతో ప్రత్యక్ష ఆవృత్త ఆవృత్త ప్రత్యక్ష ప్రతిఖ్యాత ఆవృత్త ఇత్యావృత్త ప్రతిఖ్యాత ప్రతిఖ్యాతో ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రతిఖ్యాతో భక్ష భక్ష ప్రతిఖ్యాతో ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రతిఖ్యాతో భక్ష ప్రత్యక్ష ఇంద్ర ప్రత్యక్ష ప్రఖ్యాతో భక్ష భక్ష ప్రతిఖ్యాత ప్రతిఖ్యాతో భక్ష ఆగత ఆగతో భక్ష ప్రతిఖ్యాత ప్రతిఖ్యాతో భక్ష ఆగత ప్రతిఖ్యాత ఇది ప్రతి భక్ష ఆగత ఆగతో భక్ష భక్ష ఆగత పితృణాం పితృణామాగతో భక్ష భక్ష ఆగత పితృణాగతం పితృణాం పితృణామాగత ఆగత పితృణాం నారాశపుంసో నారాశపుంస పితృణామాగత ఆగత పితృణాం నారాశపుంస ఆగత ఇత్యాగత నారాశపుంసో నారాశపుంస పితృణాం పితృణాం నారాశపుంసో సరసం నారాశపుంస పితృణాం పితృణాం నారాశపుంసో సుహు నారాశపుంసో సరసం నారాశపుంసో నారాశపుంసో సునాత్త ఆత్తో సం నారాశపుంసో నారాశపుంసో సునాత్త సురాత్త ఆత్తో సరసురాత్తస్యం సస్యం సురాత్తో సరసురాత్తస్యం ఆత్తస్యం సస్యం సురాత్త ఆత్తస్యం ధురవభృథమవభృథగో సింధురాత్త ఆత్తస్యం ధురవభృథం సింధురవ ప్రథమవ భృథగో సింధు సింధురవ ప్రథమవ ప్రయన్నవ ప్రయన్నవ భృథగో సింధు సింధురవ ప్రథమవ ప్రయన్నవ భృథమవ ప్రయన్నవ ప్రయన్నవ భృథమవ భృథమవ ప్రయం సముద్ర సముద్రవ ప్రయన్నవ భృథమవ భృథమవ ప్రయం సముద్ర భృథమిత్యవ భృథం అవ ప్రయం సముద్ర సముద్రవ ప్రయన్నవ ప్రయం సముద్రవగతోవగత సముద్రవ ప్రయన్నవ ప్రయం సముద్రవగత ప్రయన్ నిత్యవ ప్రయన్ సముద్రోవగతోవగత సముద్రస్ సముద్రోవగతస్థ నిలస్స నిలోవగత సముద్రస్ సముద్రోవగతస్థ నిలహగతస్థ నిలస్స నిలోవగతోవగతస్థ నిల ప్రప్లుత ప్రప్లుతస్థ నిలోవగతోవగతస్థ నిల ప్రప్లుత అవగత ఇత్యవగత నిల ప్రప్లుత ప్రప్లుతస్థ నిలస్థ నిల ప్రప్లుతస్వ స్వ ప్రప్లుతస్థ నిలస్థ నిల ప్రప్లుతస్వ ప్రప్లుతస్వరస్వ ప్రప్లుత ప్రప్లుతస్వ రుద్రిత ముదృజగోసువ ప్రప్లుత ప్రప్లుతస్వ రుద్రిజం ప్రప్లుత ఇది ప్రప్లుత రుద్రుజ ముదృజగోసు వస్తువ రుద్రుచం గతో గత ఉదృజగోసు వస్తువ రుద్రుచం గతృజం గత ఇది గత కృత్తికా నక్షత్రం నక్షత్రం కృత్తికా కృత్తికా నక్షత్రమగ్నిరగ్నం నక్షత్రం కృత్తికా కృత్తికా నక్షత్రమగ్ని నక్షత్రమగ్నిరగ్నక్షత్రం నక్షత్రమగ్నిర్దేవత దేవతాగ్నిర్నక్షత్రం నక్షత్రమగ్నిర్దేవత దేవత దేవతాగ్నిరగ్నిర్దేవతాగ్నిరగ్నిర్దేవతాగ్నిరగ్నిర్దేవత దేవతాగ్నిరుచోరుచోగ్నిర్దేవత దేవతాగ్నిరుచోరుచోగ్నిరగ్నిరుచస్థస్థరుచోగ్నిరగ్నిరుచస్థస్థరుచోరుచస్థ ప్రజాపదే ప్రజాపదే స్థరుచోరుచస్థ ప్రజాపదే ప్రజాపదే ప్రజాపదే స్థస్థ ప్రజాపదేర్ధాతుర్ధాతు ప్రజాపదేర్థస్థ ప్రజాపదేర్ధాతు ప్రజాపతేర్ధాతుర్ధాతు ప్రజాపతే ప్రజాపతేర్ధాతు సోమస్య సోమస్య ధాతు ప్రజాపతే ప్రజాపతేర్ధాతు సోమస్య ప్రజాపతేరి ప్రజాపతే ధాతు సోమస్య సోమస్య ధాతుర్ధాతు సోమస్యర్చే సోమస్య ధాతుర్ధాతు సోమస్యర్చే సోమస్యర్చే సోమస్య సోమస్యర్చే త్వర్చే సోమస్య సోమస్యర్చే త్వా శ్రేషా ఇత్యా శ్రేషా నక్షత్రగో సర్పా

తమహిర్నక్షత్రం నక్షత్రమహిర్బుద్ధియో బుద్ధియో హిర్నక్షత్రం నక్షత్రమహిర్బుద్ధియో బుద్ధియో హిరహిర్బుద్ధియో దేవత దేవత బుద్ధియో హిరహిర్బుద్ధియో దేవత బుద్ధియో దేవత దేవత బుద్ధియో బుద్ధియో దేవత రేవతి రేవతి దేవత బుద్ధియో బుద్ధియో దేవత రేవతి దేవత రేవతి రేవతి దేవత దేవత రేవతి నక్షత్రం నక్షత్రమో రేవతి దేవత దేవత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం నక్షత్రగో రేవతి రేవతి నక్షత్రం భూషా భూషా నక్షత్రగో రేవతి రేవతి నక్షత్రం భూషా భూషా భూషా నక్షత్రం నక్షత్రం భూషా దేవత దేవత భూషా నక్షత్రం నక్షత్రం భూషా దేవత భూషా దేవత దేవత భూషా భూషా దేవత శ్మయుజా శ్మయుజౌ దేవత భూషా భూషా దేవత శ్మయుజౌ శ్వయుజావశ్వయుజౌ దేవత దేవత అశ్వయుజౌ నక్షత్రం నక్షత్రమశ్వయుజౌ దేవత దేవత అశ్వయుజౌ నక్షత్రం అశ్వయుజౌ నక్షత్రం నక్షత్రమశ్వయుజావశ్వయుజౌ నక్షత్రమశ్వినావశ్వినౌ నక్షత్రమశ్వయుజావశ్వయుజౌ నక్షత్రమశ్వినౌ శ్వయుజావిజ్ఞశ్వయుజౌ నక్షత్రమశ్వినావశ్వినౌ నక్షత్రం నక్షత్రమశ్వినౌ దేవత దేవతాశ్వినౌ నక్షత్రం నక్షత్రమశ్వినౌ దేవత దేవత దేవత అశ్వినావశ్వినౌ దేవత పభరణీర పభరణేర్దేవతాశ్వినావశ్వినౌ దేవత పభరణీ దేవత పభరణీర పభరణేర్దేవత దేవత పభరణేర్నక్షత్రం నక్షత్రమపభరణేర్దేవత దేవత పభరణేర్నక్షత్రం పభరణేర్నక్షత్రం నక్షత్రమపభరణేర పభరణేర్నక్షత్రం యమో యమో నక్షత్రమపభరణేర పభరణేర్నక్షత్రం యమ అపభరణేరిత్యపభరణేర్యమో యమో నక్షత్రం నక్షత్రం యమో దేవత దేవత యమో నక్షత్రం నక్షత్రం యమో దేవత యమో దేవత దేవత యమో యమో దేవత పూర్ణ పూర్ణ దేవత యమో యమో దేవత పూర్ణ దేవత పూర్ణ పూర్ణ దేవత దేవత పూర్ణ పశ్చాత్ పశ్చాత్ పూర్ణ దేవత దేవత పూర్ణ పశ్చాత్ పూర్ణ పశ్చాత్ పశ్చాత్ పూర్ణ పూర్ణ పశ్చాత్ యద్యత్ పశ్చాత్ పూర్ణ పూర్ణ పశ్చాత్ యత్ యద్యత్ పశ్చాత్ పశ్చాత్ యత్ పశ్చాత్ పశ్చాత్ తేజద్యత్తే దేవా దేవాస్తేజద్యత్తే దేవా దేవా దేవాస్తే తే దేవా అదధురదధుర్దేవాస్తే తే దేవా అదధు దేవా అదధురదధుర్దేవా దేవా అదధుర్యదధు మధుశ్చమధం మధుశ్చ మాధవో మాధవశ్చమధం మధుశ్చ మాధవ మాధవో మాధవశ్చ మాధవశ్చ మాధవశ్చ మాధవశ్చ మాధవో మాధవశ్చ వాసంతికౌ చ మాధవో మాధవశ్చ వాసంతికౌ వాసంతికౌ వాసంతికౌ చ వాసంతికా వృతో ఋతో వాసంతికౌ చ వాసంతికా వృతో వాసంతికా వృతో వాసంతికౌ వాసంతికా వృతో శుక్ర శుక్ర ఋతో వాసంతికౌ వాసంతికా వృతో శుక్ర శుక్రస్తు గ్రైష్మౌ చ్రైష్మా వృతో ఋతో గ్రైష్మౌ చ్రైష్మా వృతో గ్రైష్మా వృతో ఋతో గ్రైష్మౌ గ్రైష్మా వృతో నభో నభ ఋతో గ్రైష్మౌ ఋతో నభో నభ ఋతో ఋతో నభశ్చ నభ ఋతో ఋతో నభశ్చ నభశ్చ నభో నభశ్చ నభస్యో నభస్యశ్చ నభో నభశ్చ నభస్యః నభస్యశ్చ నభస్యో నభస్యశ్చ వార్షికౌ వార్షికౌ చ నభస్యో నభస్యశ్చ వార్షికౌ వార్షికౌ వార్షికౌ చ వార్షికా వృతో ఋతో వార్షికౌ వార్షికా వృతో ఇష ఇష ఋతో వార్షికౌ వార్షికా వృతో ఇష ఇష ఋతో ఋతో ఇషశ్చ ఇషశ్చోర్ ఊర్జశ్చేషోర్జ అభ్యర్థో అభికల్పమానా అర్థో ఇత్యర్థో అభికల్పమానా అభ్యర్థో అభికల్పమానా అభ్యవికల్పమానా ఇంద్రమింద్రం కల్పమానా కల్పమానా ఇంద్రమివేంద్రం కల్పమానా కల్పమానా ఇంద్రమివ ఇంద్రమివేంద్రమింద్రమివేవాదేవాదేవాదేవాదేవ అభ్యభిదేవ ఇదేవ దేవ అభి అభిసగోసమభ్యభిసంవిశంతు విశంతు సమభ్యభిసంవిశంతు విశంతు సంయత్ సంయద్ విశంతు విశంతు సంయత్ సంయత్ విశంతు విశంతు సంయత్ ప్రచేతాశ్చాగ్నే సోమస్య సోమస్యాగ్నే సోమస్య సోమస్య సూర్యస్ భీమా భీమా చోగ్రోగ్రాచ భీమా భీమా భీమా చ పితృణాం పితృణాం చ భీమా భీమా చ పితృణాం ఆదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్యానాదిత్య అధిపతయస్తేభ్యోధిపతయోధిపతయస్తేభ్యో నమో నమస్తేభ్యోధిపతయోధిపతయస్తేభ్యో నమః నమో నమస్తేభ్యో నమస్తేభ్యో నమస్తే నమో నమస్తే నమస్తే నమో నమస్తే నమస్తే నమో నమస్తే నమస్తే నమో నమస్తే తేనో మృడయంతు మృడయంతు నస్తే మృడయంతు మృడయంతు మృడయంతు మృడయంతు మృడయంతు విష్మోయం విష్మోయోజోద్విష్మోయం విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మోయోజోద్విష్మో వేష్టిత్వేష్టితంబో వస్తం వేష్టిత్వేష్టితంబో వస్తం జంభే వస్తం జంభో జంభే జంభే దామి దామి జంభే జంభే దామి సహస్రస్య సహస్రస్య దామి జంభే జంభే దామి సహస్రస్య సహస్రస్య ప్రమా ప్రమా సహస్రస్య సహస్రస్య ప్రమా అస్యది ప్రమా సహస్రస్య సహస్రస్య ప్రమా అసి ప్రమేతి ప్రమా సహస్రస్య ప్రతిమా ప్రతిమా సహస్రస్య సహస్రస్య ప్రతిమా అస్యది ప్రతిమా సహస్రస్య సహస్రస్య ప్రతిమా అసి ప్రతిమా ప్రతిమా సహస్రస్య విమా విమా సహస్రస్య సహస్రస్య విమా అస్యది విమా సహస్రస్య సహస్రస్య విమా అసి సహస్రస్యాసి విమా సహస్రస్యోన్మా సహస్రస్య సహస్రస్యోన్మా అస్యస్యోన్మా సహస్రస్య సహస్రస్యోన్మా అసి సహస్రోన్మాన్మేషో సహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్రోహస్ ప్రయుతం ప్రయుతం చ నియుతం నియుతం చ ప్రయుతం ప్రయుతం ప్రయుతం చద ప్రయుతం చద ప్రయుతం చద ప్రయుతం చ ప్రయుతం ప్రయుతం చాత్పదమర్పదం ప్రయుతం చాత్పదం ప్రయుతమిదే ప్రాయుతం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం చాత్పదం సహస్రమయుతమయుతకం సహస్రగుణ సహస్రమయుతం కామదుఘా ఇతి కామా దుఘా అష్మిన్ అష్మిన్ దిశామాశయాశయా నోన ఆశయా దిశాం దిశామాశయా శుక్రే శుక్రే శుక్రే అహన్యహని శుక్రే శుక్రే అహని

సామను వైరూపే వైరూపే సామన్యహే సామను వైరూపే వైరూపే సామన్యహ సామన్యహేహ సామన్ సామన్యహ తప్తదిహ సామన్ సామన్యహ తప్తేమ శకేమ తప్తచ్చకేమ జగత్ జగత్యాశకేమ తప్తచ్చకేమ జగత్ జగత్యాశకేమ జగత్ జగత్ జగత్ జగత్ విక్షు విక్ష్ణం జగత్ జగత్ విక్షు విక్ష్వామో వేషయామ ఆవిక్షు విక్ష్వామేషయామ ఇది వేషయామ సప్తదశేన సప్తదశేన దేవా దేవా సప్తదశేన వర్చో వర్చ సప్తదశేన దేవా దేవా సప్తదశేన వర్చ సప్తదశేన వర్చ సప్తదశేన సప్తదశేన క్షత్రం క్షత్రమిదమిదం క్షత్రకోశ నిలవాత కోశ నిలవాతం క్షత్రమిదమిదం క్షత్రకోశ నిలవాతం సలిలవాతముగ్రముగ్రగోస నిలవాతముగ్రం నిలవాతముగ్రముగ్రగోస నిలవాతముగ్రముగ్రమిత్యుగ్రం దిశాం క్షత్రం క్షత్రం దిశాం దిశాం క్షత్రమిదమిదం క్షత్రం దిశాం దిశాం క్షత్రమిదం క్షత్రమిదమిదం క్షత్రం క్షత్రమిదం దాధార దాధారేదం క్షత్రం క్షత్రమిదం దాధారాదం దాధార దాధారేదమిదం దాధారోపస్థోపస్థా దాధారేదమిదం దాధారోపస్థా దాధారోపస్థోపస్థా దాధార దాధారోపస్థా శా నామాశా నాముపస్థాధారదాధారోపస్థా శా నామాశా నాముపస్థోపస్థా శా నాం మిత్రవన్ మిత్రపదాశా నామాశా నాం మిత్రవదస్వస్తు మిత్రపదాశా నామాశా నాం మిత్రవదస్తు మిత్రవదస్వస్తు మిత్రవన్ మిత్రవదస్వోజ ఓజో అస్తు మిత్రవన్ మిత్రవదస్వోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజోజో వరుణాగో శరదా శరదాన్నాగో శరదాన్నాగిత్నోజిగిత్నో ఆత్మా ఆత్మై జిగిత్నో అంధ్రామన్నాగిత్నో ఆత్మై అస్మాస్మై జిగిత్నోజిగిత్నో అస్మై రాష్ట్రాయ రాష్ట్రాయాస్మై జిగిత్నోజిగిత్నో అస్మై రాష్ట్రాయ జిగిత్నో రాష్ట్రాయ రాష్ట్రాయాస్మాస్మై రాష్ట్రాయ మహిమహి రాష్ట్రాయాస్మాస్మై రాష్ట్రాయ మహి రాష్ట్రాయ మహిమహి రాష్ట్రాయ రాష్ట్రాయ మహి శర్మ శర్మ మహి రాష్ట్రాయ రాష్ట్రాయ మహి శర్మ శర్మ శర్మ మహిమహి శర్మ యక్షతం యక్షతకో శర్మ మహిమహి శర్మ శర్మ యక్షతం యక్షతకో శర్మ శర్మ యక్షతం వైరాజే సామన్ సామను వైరాజే వైరాజే సామన్నధ్యది సామను వైరాజే వైరాజే సామన్నధి సామన్నధి మే మే అధి మే మనీషా మనీషా మే అధ్యధి మే మనీషా మనీషా మనీషా మే మే మనీషానుష్టుభా మనీషా మే మే మనీషానుష్టుభా మనీషానుష్టుభా నుష్టుభా మనీషా మనీషానుష్టుభా సంభృతగో సంభృతమనుష్టుభా మనీషా మనీషానుష్టుభా సంభృతం సంభృతగో సంభృతమనుష్టుభా నుష్టుభా సంభృతం వీర్యం వీర్యగో సంభృతమనుష్టుభా నుష్టుభా సంభృతం వీర్యం అనుష్టు క్షత్రం మిత్రవన్ మిత్రవత్ క్షత్రం క్షత్రం మిత్రవదార్ద్రదాన్ వార్ద్రదాను మిత్రవత్ క్షత్రం క్షత్రం మిత్రవదార్ద్ర యుంధి వాచం వాచం యుంధి యాం యాం యాం యాం యుంధి వాచం వాచమితి వాచం ద్వాదశాన్ దిశామూర్ధ్వోర్ధ్వాదశాగోరంతిరంతర్దిశామూర్ధ్వోర్ధ్వాదశాగోరంతి మనోత మనోత మనోతేతి మనోత పృతర్మాతరిష్ మాతరిష్ బృహస్పతిర్ బృహస్పతిర్మాతరిష్ మాతరిష్ోత వాయుర్వాయుత మాతరిష్ మాతరిష్ోత వాయు వాయుర్వాయుస్తంధువానా వాయుర్వాయుస్తంధువానా వాత వాత సంధువానా వాయుర్వాయుస్తంధువానా వాత ఇది చతుర్థకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.